తొమ్మిది. జ్ఞాని జ్ఞానబంధువు. రామ, మానవుడు జ్ఞానిగా ఉండాలిగాని జ్ఞానబంధువుగా ఉండకూడదు. జ్ఞానబంధువుగా ఉండే కంటే అజ్ఞానిగా ఉండటం మేలని నేనంటాను. శ్రీరాముడు గురుదేవ. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞానబంధువంటే ఎవరు? వీళ్లకు లభించే ఫలితాలేమిటి? ఆ వివరాలు చెప్పండి. వశిష్ఠుడు రామ. వ్యాచస్తే యః పఠతి చ శాస్త్రం భోగాయ శిల్పవత్ యతతే నత్వనుష్ఠానే. జ్ఞానబంధు స ఉచ్యతే నీ ఉత్సర్గ 21:3. ఒకడు ఇతర లౌకిక శిల్పాది శాస్త్రాలను చదివినట్టే జీవిక కోసం అధ్యాత్మ శాస్త్రాలను చదువుతాడు. బాగా వ్యాఖ్యానం కూడా చేస్తాడు. కానీ దానిలో చెప్పబడిన విషయాలను ఆచరణలో పెట్టాలనే ప్రయత్నం కూడా చేయడు. వాడు జ్ఞానబంధువు. జ్ఞానానికి చుట్టం డొట్. అలాంటివాడి వ్యవహార రీతిలో జ్ఞాన ఫలం యొక్క లక్షణాలు ఏమీ కనిపించవు. ఇతర లౌకిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారి లాగానే వీడుగూడా ఎంతసేపటికి తన రాబడి సంగతి చూసుకుంటూ ఉంటాడు. పైకి జ్ఞానిలాగా నటిస్తూ ఉంటాడు, లోపల మాత్రం జ్ఞానం సంగతి పట్టించుకోడు. అందుకే వీడు జ్ఞానబంధువు. ఉన్న మాట చెప్పాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే జ్ఞానం, మిగిలిన జ్ఞానాలు జ్ఞానభ్రాంతులు, జ్ఞానభాసలు. గుట్. శ్రీరాముడు అయితే పరిపూర్ణ జ్ఞానసిద్ధుడొక్కడే జ్ఞాని, మిగిలిన సాధకులంతా నీచులైన జ్ఞానబంధువులే అని మీ ఉద్దేశ్యమా? వశిష్ఠుడు, సాధకులు జ్ఞానబంధువులేగాని నీచులుగాదు. నేను చెప్పింది సాధనే చేయకుండా పైకి జ్ఞానులులాగా నటించే నీచుల గురించి. వీరే అసలైన జ్ఞానబంధువులు. మరో రకమైన జ్ఞానబంధువులున్నారు. వారు వేదాంత శాస్త్రాధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టాలని కూషి చేస్తూ చేతాయి కాని పరిస్థితిలో తంటాలు పడుతూ ఉంటారు. వీరు సాధువులైన జ్ఞాన ఆయసర్. 16. బంధువులు. వీరి విషయంలో జ్ఞానబంధువులనే మాటకు అర్థం వేరు. జ్ఞానేన బధ్యతే ఇతి జ్ఞానబంధుః అని వ్యుత్పత్తి. జ్ఞానం వీడిని బంధిస్తుంది అని దీని అర్థం. జ్ఞానం వీడిని గట్టిగా పట్టుకుంటుంది కనుకనే వీడు పూర్తిగా జ్ఞాని కాలేకపోయినా కేవలం అజ్ఞానిగా ఉండలేడు. భోగాలనే వ్యాధులతో రమించలేడు. కనుక రామ, సాధకుడు మొదట సాధుజ్ఞానబంధువు కావాలి. అత్రాహారార్థం కర్మకుర్యాదనింద్యం ప్రాణాధార్యాస్తత్వ జిజ్ఞాసనార్థం కుర్యాదాహారం ప్రాణసంధారణార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న దుహఖం నీ డొట్. సర్గ 21:10. సాధకుడైనవాడు ఆహారం కోసం నింద్యం కాని పని చెయ్యాలి. ప్రాణాలు నిలుపుకోడానికి ఎంత ఆహారం కావాలో అంతే సంపాదించుకోవాలి. తత్వానికి తెలుసుకునేందుకు ప్రాణాలు నిలుపుకోవాలి. దేన్ని తెలుసుకుంటే మళ్లీ దుహఖం కలగనే కలుగదో అటువంటి తత్వాన్నే తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నించేవాడు అచరకాలంలోనే జ్ఞాని కాగలుగుతాడు. ఇక జ్ఞాని లక్షణాలు చెబుతా విను. ఎవడైతే క్రమక్రమంగా జ్ఞానభూమకలను స్వాధీనం చేసుకుంటూ మెట్టు మెట్టుగా పైకెక్కుతూ చివరికి పరిశుద్ధ పరబ్రహ్మయందు స్థిరపడి అచిత్తాన్ని చిత్తాన్ని కర్మఫలాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటాడో, అంటే అవి యథార్థం కావని తెలుసుకుని ఉపేక్ష చేస్తాడో, వాడే జ్ఞాని. ఇక్కడ అచిత్తమంటే ఇంద్రియ గ్రాహ్యాలైన శబ్దాది విషయాలు. చిత్తం అంటే ఆయా ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి ఆయా పదార్థాల ఆకారంగా పరిణామం చెందిన అంతఃకరణ స్వరూపం. కర్మఫలం అంటే సుఖదుహఖాలు. ఈ స్థితి రావాలంటే సాక్షిత్తం పట్టుబడాలి. పూర్వం జడ భరతాదులు ఇలాంటి స్థితిని పొందడం వల్లే తమ శరీరాన్ని ఇతరులు నరుకుతున్నా చూస్తూ ఊరుకున్నారు. ఇలాంటి స్థితి రాకపోవడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి మొదటి ఆవిష్కారం అహంకారం. దాని రెండవ రూపం ఈ ప్రపంచం సత్యం అనే భావన. ఈ ప్రపంచంలో విత్తు మొలక వంటి కార్యకారణభావాలు కనిపిస్తూ ఉన్నాయి గనుక ఇది సత్యమేనని అనిపిస్తూ ఉంటుంది. కాని అటు సృష్టి ప్రారంభం దగ్గరకు, ఇటు సృష్టి చివర ప్రళయం దగ్గరకు వెళ్లి చూస్తే ఈ కార్యకారణభావాలకు అస్తిత్వం కనిపించదు. అయినా సామాన్య మానవులంతా ఈ ప్రపంచం సత్యమేనని నమ్మి దానిమీద అహంకార మమకారాలు పెట్టుకుంటున్నారు. అక్కడిదాకా ఎందుకు? ప్రతివాడు తన దేహం మీద నేను అని అభిమానం పెట్టుకుంటున్నాడు గదా. ఈ దేహం ఎలా వచ్చింది? అది మొదట్లో ఒకనొక పురుషుడి శరీరంలో రేతో బిందువుగా ఉంది. అప్పుడు దానిలో ఉన్న జీవుడు ఆ ఆకారాన్ని నేననుకున్నాడు. అది తల్లి గర్భంలోకి చేరి నెత్తురు చుక్క అయింది. ఆ తరువాత చిన్న బుడగా అయింది. ఆ తరువాత మాంసం ముద్ద అయింది. ఆ తరువాత క్రమంగా మానవాకారాన్ని చెందింది. ఆ తరువాత అది బయటికి వచ్చి ఇప్పటి దేహం అయింది. ఈ దశలలో ప్రతి దశలోనూ ఆ జీవుడు ఆ ఆకారాన్ని నేను నేను అని అంటూనే ఉన్నాడు. ఇప్పుడు మాత్రం నువ్వు ఒట్టి మాంసపు ముద్దవురా, నీడి బుడగవురా, నెత్తురు చుక్కవురా అంటే ఒప్పుకోడు. ఇలాంటి స్థితిలో వీడి దేహాభిమానానికి అర్థం ఏమిటి? అయినా జీవులను అహంకారం వదిలిపెట్టడం లేదు. ఇదే అజ్ఞానం. జ్ఞానబంధుత్వానికి ఫలితాలు ఈ అజ్ఞానము, దానివల్ల వచ్చే సంసారము. ఇది తొలగిపోవడమే జ్ఞానికి ఫలితం. ఈ జ్ఞానఫలితం దక్కాలంటే బ్రాహ్మణోత్తముడైన మంకిలాగా వైరాగ్య సాధన చెయ్యాలి. అతడు వైరాగ్య సాధన చేసి నావల్ల అపదేశం పొంది జీవన్ముక్తిని సాధించాడు. ఆ వివరాలు చెబుతా విను. ఆయసరు 17.